హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి నీ కన్నులలోనా రాగెనులే వెల్నెలసోనా కన్నులలోనా దాగెనులే వెల్నెలసోనా చెగోరమై నిను వరించి అనుసరించినానే కలవరించినానే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే చెలి గానములో నీవే ప్రాణముగా పులకరించినావే ప్రాణముగా పులకరించినావే పల్లవిగా పలుకరించరావే పల్లవిగా పలుకరించరావే నీవెత్తని నీడా వెలసెను నా వలపుల మేడ వెత్తని నీడా వెలసెను నా వలపుల మేడ నివాళితో చేయి తాచి ఎదురు చూచినానే నిదుర కాచినానే నా హృదయంలో నిదురించే చెలి కలలలోనే కవ్వించే సఖీ మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే నన్ను దోచినావే నా హృదయంలో నిదురించే తెలియ